సూక్ష్మక్రిములు పుస్తకం 3వ భాగం. కోన్ తన పుస్తకాన్ని ప్రచురించే సమయానికే బ్యాక్టీరియా ప్రాముఖ్యత బాగా పెరిగింది. కళ్ళకి కనిపించినంత చిన్నవే అయినా మనిషితోనూ మనిషి ఆరోగ్యంతోనూ వీటికి చాలా ముఖ్యమైన సంబంధం ఉందని తెలిసింది. అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అన్న ప్రశ్న జీవశాస్త్రవేత్తల మనసుల్లో జనించడంతో వాటి ప్రాముఖ్యత పెరిగింది. 2వ అంశం, ఈ క్రిములు ఎక్కడి నుంచి వచ్చాయి? మన చుట్టూ ఉండే రకరకాల జీవజాతులు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న ప్రశ్న ఎప్పటి నుంచో ఉన్నదే. పెద్ద మొక్కల జంతువుల విషయంలో అయితే సమస్య లేదు. పెద్ద జంతువులు వాటి సంతానాన్ని కంటాయి లేదా గుడ్లు పెడతాయి. ఆ గుడ్లలో నుండి పిల్లలు బయటికి వస్తాయి. ఇక మొక్కలైతే విత్తనాల్లోంచి వస్తాయి. ప్రతి మొక్క జంతువు అదే రకం మరో మొక్క నుండి లేదా జంతువు నుండి వచ్చిందే. మామిడి చెట్లు మామిడి చెట్ల నుండి, కుక్కలు కుక్కల నుండి, మనుషులు మనుషుల నుండి ఉద్భవిస్తారు. కానీ పురుగుల క్రిముల సంగతి వేరు. అవి ఎక్కడి నుండో ఊడిపడినట్లుగా అనిపిస్తుంది. జీవరహిత పదార్థం నుండి ఈ సూక్ష్మక్రిములు పుడతాయని కొందరు అనేవారు. ఏ సహాయమో లేకుండా మట్టిలోంచి జీవరాశులు పుట్టగలవని నమ్మేవారు. దీనినే వాటంతట అవే పుట్టే సిద్ధాంతం అంటారు. దీనికి ఉదాహరణగా కుళ్ళుతున్న మాంసంలో జరిగే క్రియలని పేర్కొనేవారు. ఏ బాహ్య కారణమూ లేకుండా తటాలున అందులో పురుగులు పుట్టుకొచ్చేవి. జీవం లేని మాంసం నుండి వాటంతట అవే ఈ పురుగులు పుట్టాయని అనేవారు. కానీ 1668లో ఫ్రాన్సిస్కో రెడి అనే ఇటాలియన్ జీవశాస్త్రవేత్త ఓ చిన్న ప్రయోగం చేయదలిచాడు. కుళ్ళుతున్న మాంసం చుట్టూ ఎప్పుడూ ఈగలు ముసిరి ఉంటాయి. బహుశా ఈ పురుగుల ఉత్పత్తికి ఈగలకి ఏదైనా సంబంధం ఉందేమో. రెడి తన ప్రయోగంలో మాంసపు ముక్కలని చిన్న చిన్న కుండలలో కుళ్ళనిచ్చాడు. కొన్ని కుండల మూతలు తెరిచే ఉంచాడు. మరికొద్దిటి మీద గాజుగుడ్డ కప్పాడు. గాజుగుడ్డ లేని కుండల్లోకి మాత్రమే ఈగలు ప్రవేశించగలవు. గాజుగుడ్డ ఉన్న కుండల్లోకి చొరబడలేకపోయాయి. అన్ని కుండల్లోనూ మాంసపు ముక్కలు ఒకే విధంగా కుళ్ళాయి. కానీ ఈగలు వాలిన మాంసపు ముక్కల మీదే పురుగులు వచ్చాయి. గాజుగుడ్డ ఉన్న కుండల్లోని మాంసం ఎంత కుళ్ళినా పురుగులు మాత్రం రాలేదు. కుళ్ళుతున్న మాంసం మీద ఈగలు గుడ్లు పెట్టాయని, ఆ చిన్న చిన్న గుడ్లలోంచి పురుగులు వస్తున్నాయని రెడి తీర్మానించాడు. గొంగళి పురుగులు సీతాకోక చిలుకల్లా మారినట్లు అదేవిధంగా ఆ మాంసం తిని ఈ పురుగులు పెరిగి ఈగల్లా మారి ఎగిరిపోతాయి. చివరికి సూక్ష్మదర్శినులు ఉపయోగించి మాంసం మీద ఈగలు పెట్టిన గుడ్లని చూడడానికి వీలయ్యింది. అంటే ప్రతి జీవము, అది పురుగు కావచ్చు క్రిమి కావచ్చు, మరో పురుగో క్రిమో పెట్టిన గుడ్ల నుండే పుట్టి ఉండాలి అని అనుకోవచ్చా? ప్రాణులు ఎప్పుడూ మరో ప్రాణి నుండే పుడతాయి. కానీ ప్రాణరహిత వస్తువుల నుండి పుట్టవు అనుకోవచ్చా? అంటే వాటంతటా అవే పుడతాయన్న సిద్ధాంతం తప్పన్నమాటేగా. జీవశాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతానికి ఇంచుమించు తిరోధకాలు వదిలేసి ఉండేవారే. కానీ రెడీ ప్రయోగం జరిగిన కొంతకాలానికే లీవెన్హోక్ సూక్ష్మక్రిములని కనుక్కున్నాడు. పురుగు కన్నా ఎంతో సూక్ష్మమైన జీవరాశులు ఉన్నాయి. మరి వీటి సంగతి ఏమిటి? బహుశా ఇంత చిన్న ప్రాణుల నిర్జీవ పదార్థం నుండి పుట్టగలవేమో. ఈ విషయం మీద జీవశాస్త్రవేత్తలు చాలాకాలం పాటు తర్జన భర్జనలు చేశారు.